మీ యొక్క అంతరతమమైన స్వరూపము. ఆత్మ అంటే అర్థం అది. ఆత్మ అంటే ఓ ముద్ద కాదు, ఇక్కడో అక్కడో ఎక్కడో ఉండే ఓ ముద్ద కాదు ఆత్మ అంటే. ఆత్మ అంటే నేను ఎవరు లేక నేను ఏమిటి అని విశ్లేషణ చేసుకుని ఎస్ దిస్ ఈజ్ వాట్ ఐ ఆమ్ అని మీరు ఫైనల్గా చెప్తే ఇంకా అది ఫైనల్గా చెప్పాలి, ఇంకా ఆ పైన ఇంకా చెప్పేది ఏం లేదు అనే స్థితికి మీరు చేరుకుంటే దానికి ఆత్మ అని పేరు. అది సో మనిషి ఏం చేస్తాడంటే ఏది తాను కాదో అదంతా తాను అని నిర్ధారణ చేసి కూర్చుంటాడు. అండ్ సో ఎప్పుడైతే తాను కానిది అంటే అనాత్మ, తాను కానిది అంటే అనాత్మ, అనాత్మని ఆత్మైన అధ్యారోపణం చేసుకుంటూ కూర్చుంటాడో ఆ అనాత్మ జారిపోతుంది. అనాత్మత్వాది ఇంకా వేరే హేతు ఏం అక్కర్లేదు, అనాత్మ జారిపోతుంది. అనాత్మ జారిపోయినప్పుడు తను ఏమీ లేకుండా అయిపోయాను, సంథింగ్ హ్యాపెండ్ టు మీ అని బాధపడతాడు. మీరు ఆలోచించండి, ఇప్పుడు సపోజ్ యు హ్యావ్ ఎ పొజిషన్, వాట్ ఆర్ యూ వితౌట్ దట్ పొజిషన్? యు హ్యావ్ పవర్, వాట్ ఆర్ యూ వితౌట్ దాట్? వాట్ ఆర్ యూ వితౌట్ యువర్ మనీ, యువర్ ఎకనామిక్ సిచ్యువేషన్? అది లేకుండగా వాట్ ఆర్ యూ? తర్వాత బంధువులు, బంధుమిత్ర పరివారము, బంధుమిత్ర పరివార పత్రికల్లో వేస్తూ ఉంటారు, ఆ సాలు ఎన్ని చోట్ల పెట్టాలో అన్ని చోట్ల పెడతారు, అన్ని చోట్ల పెట్టక్కర్లేదు. సో ఎనీవే బంధుమిత్ర పరివారాన్ని వేస్తూ ఉంటారు. వితౌట్ ఆల్ దాట్ వాట్ ఆర్ యూ? ధన కనక వస్తు వాహనాది అంటారు, వితౌట్ ఆల్ దాట్ వాట్ ఆర్ యూ? అది చూసుకోవాలి మనిషి. అలాగే స్టేటస్, మహాత్ములకు కూడా వర్తిస్తుంది. పీఠాధిపతిని సపోజ్ పీఠాధిపతి యు ఆర్ నాట్, దెన్ వాట్ ఆర్ యూ? క్యాస్ట్ బ్రాహ్మణ, అహం బ్రాహ్మణ. సపోజ్ ది బ్రాహ్మిణ్హుడ్ ఈజ్ రిప్డ్ ఆఫ్ యూ, ఆ బ్రాహ్మణత్వం అనేది అది మీ నుంచి తీసేవతల పారేసేవనుకోండి, దెన్ వాట్ ఆర్ యూ? అంటే సమాధానం ఏమొస్తుంది? ఐఎమ్ నథింగ్. అభిమానం అలా ఉంటుంది. ఇప్పుడు బ్యాంకర్ ఉన్నాడు అనుకోండి, బ్యాంకర్ని వాడి బ్యాంక్ బ్యాంక్రప్ట్ అయిపోయిందని, బ్యాంక్ నుంచి వచ్చిందో ఏమో ఈ బ్యాంక్రప్ట్ అనే కదా అయి ఉండొచ్చు, బ్యాంక్ రప్చర్ అయిపోయిందనో ఏదో అలాంటిది అయి ఉంటుంది. సో బ్యాంకర్కి వాడి బ్యాంక్ బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకోండి, దెన్ హీ ఫీల్స్ అట్టర్లీ లాస్ట్, ఎందుకంటే వితౌట్ ది బ్యాంక్ హీఈస్ నథింగ్. ఇదియే అజ్ఞానం అంట. ఇప్పుడు దీన్ని మీరు యు అప్లై టు ది బాడీ. ఇప్పుడు మిస్ యూనివర్స్ ఉందనుకోండి, షీ వాట్ ఈజ్ షీ? షీ ఈజ్ ఐ విత్ ఎ బ్యూటిఫుల్ బాడీ. సపోజ్ బ్యూటిఫుల్ బాడీలో బాడీ ఉండి బ్యూటీ పోవచ్చు, లేకపోతే బ్యూటీ బాడీ రెండు కూడా పోవచ్చు. ముందు బ్యూటీ పోతుంది, తర్వాత బాడీ పోతుంది, ఇన్ దట్ ఆర్డర్. సో వితౌట్ దట్ బ్యూటీ వాట్ యామ్ ఐ? వితౌట్ ది బాడీ వాట్ యామ్ ఐ? ఇది అర్థం చేసుకోవాలి. అయితే చాలా కష్టమైన వ్యాపారం ఉండదు, ఏమంత తేలికేం కాదు. దట్ మీన్స్ కవి ఫ్రాంక్లీ, కవి ఉంటాడు పద్యం చదువుతూ ఉంటాడు, ఓ పద్యం చదువుతాడు అందరూ ఆనందంగా వింటారు, రెండో పద్యం చదువుతాడు సరే మళ్ళీ వింటారు, మూడో పద్యం వచ్చేవాడు కొంచెం ఇబ్బంది పడ్డది ఆరంభిస్తారు. ఎందుకంటే ఎంత, ఎందుకంటే ప్రతివాడు ఎంత కవిత్వాన్ని ఆస్వాదించేవాడైనా ఏదో కొంతసేపు అయ్యేప్పటికి ఇంక ఇల్లు పెళ్ళం పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. సో ఇంకా వెళ్ళి మూడ్లోకి వస్తారు, కానీ కవి మాత్రం ఇంకా పద్యాలు చదువుతూనే ఉంటాయి. ఈ కవులు ఉన్నారు చూసారా, వీళ్ళు నేను కవులు నాకు తగులుతూ ఉంటారు. సో ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఎ పోయిట్, ఐ ట్రైడ్ మై హ్యాండ్ ఇన్ పోయిట్రీ అండ్ ఐ క్రియేటెడ్ సమ్ పోయమ్స్ అండ్ దెన్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్, అది వేరే సంగతి. సో మంచిది, కానీ కవి అంటే నాకు ఏమనిపిస్తుందంటే కవి అంటే పొగుడుతూ ఉంటాడు దేన్నో దాన్ని, నాకు అలా అనిపించింది. ఒక బందరపోతన లాంటి వాళ్ళని ఒకళ్ళు దాన్ని మినహాయిస్తే దేన్నో దాన్ని పొగడమే పని. ఆ పొగడబడేవాడు వాడు యోగ్యుడైనా పొగడేస్తారు, అయోగ్యుడైనా పొగడేస్తారు. త్వం ఇంద్ర, త్వం చంద్ర అని ఏవో పద్యాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కవి పద్యాలు మీరు వినలేదనుకోండి, హీజ్ అట్ ఎ లాస్. ఎందుకంటే హీజ్ సంథింగ్ బై బీయింగ్ ఎ పోయెట్. మీరు వాడి దగ్గర నుంచి ఆ పోయెట్ అనేటువంటి ఆవరణము, ఆ పైకప్పు, పైన కప్పుకున్న దాని పేరు ఆవరణం, ఆ పోయెట్ అనే కప్పు పైకప్పు తీసేశారనుకోండి, ఆవరణం తీసేశారనుకోండి, హీ ఫీల్స్ దట్ హీఈస్ నో మోర్, హీఈస్ నథింగ్, హీ కెనాట్ స్టాండ్ దట్ లాస్. అలాగే పండితుడికి నువ్వు పండితుడు కాదు అని అవమానం చేశారనుకోండి, హీ ఫీల్స్ ఇట్ ఎ హ్యూజ్ లాస్. అలాగే ఈ రిలేషన్షిప్స్ కూడా మనం అలా నిర్మాణం చేసి పెట్టుకుంటాం. ది హస్బెండ్ అంటే హస్బెండ్నెస్, వితౌట్ దట్ హస్బెండ్నెస్ హీస్ నథింగ్. ఎందుకంటే వీధిలోకి వెళ్ళినప్పుడు వీడిని ఎవడు పెద్ద నెత్తిమీద పెట్టుకునేది ఎలాగా ఉండదు, ఎవడు ఎవడ హడావుల్లో వాడు రోడ్డు మీద వెళ్తుంటే మిమ్మల్ని ఎవరు కేర్ చేస్తారు, మీ దారి మీది ఎవరి దారి వాడిది, ఇంటికి వచ్చేప్పుడు కూడా ఎవరు కేర్ చేయలేదు అనుకోండి, మై గాడ్ వాట్ ఈస్ దిస్, వాట్ ఆమ్ ఐ అనే మనిషి హీ కెనాట్ విత్స్టాండ్ దట్ సిచ్యువేషన్. ఇంటికి వచ్చేప్పుడు కూడా కేర్ చేయకపోతే ఏమిటరా, ఏ నేను ఇంటికి వచ్చినప్పుడు అసలు మాట మంతి లేదు, ఒక కప్పు కాఫీ ఇవ్వటం ఏమీ లేదు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని పాపం చాలా కష్టపడిపోతాడు. ఎందుకంటే దట్ స్టేటస్ ఏదో ఉంటుంది పాపం, ఆ స్టేటస్ వీళ్ళు దాన్ని వీళ్ళు నిలబెడుతున్నంతసేపు హీస్ సంథింగ్, ఆ స్టేటస్ని వాళ్ళు కోపం వచ్చి నిలబడడం మానేశారనుకోండి, హీ సడన్లీ హీజ్ ఎట్ ఎ లాస్. ద ఈగో విత్ దట్ స్టేటస్ ఇట్ ఈజ్ కంఫర్టబుల్, ఆ స్టేటస్ని తీసిపారేప్పటికీ ఇట్ కెనాట్ సర్వైవ్. కాబట్టి మనిషి నేను ఇది నేను అది అని అనుకుని ఒక పెద్ద భ్రాంతిలో బతికేస్తూ ఉంటాడు. నేను మనం చేసేది ఏమిటంటే, వితౌట్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఆర్ యూ, ఆర్ యూ సంథింగ్ ఆర్ నాట్. అయితే దీంట్లో రహస్యం ఏంటంటే, ఇవేమీ లేకపోతే నేను ఏదీ కాదు, ఐఆమ్ నథింగ్ అనేది అజ్ఞానం యొక్క పరాకాష్ఠ. సత్యం ఏమిటంటే అసలు ఉన్నది నేనే, ఐఆమ్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్, ఐఆమ్ ఈజ్ ది సబ్స్టాంటివ్, ఐఆమ్ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఎల్స్ యాడ్స్ టు ఐఆమ్, కమ్స్ అండ్ గోస్. ఐఆమ్ హస్బెండ్, డైవర్స్ ఇచ్చాడు, నవ్ ఐఆమ్ సింగిల్. సో ఇక్కడ దీంట్లో మారింది ఏమిటి, మారింది ఏమిటి, ఐఆమ్ మారలేదు. ఐ టెల్ యూ నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి మనిషి పిల్లి మొగ్గలు వేసేస్తూ ఉంటాడు, తెలుసుకోడు, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. స్పేస్ ఉంది, ఇప్పుడు ఘటాకాశం ఉంది, ఘటాకాశం ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళదు, ఎందుకో తెలుసిన, అది లేని చోటు లేదు కనుక. ఘటాకాశము యొక్క ఆత్మ ఏమిటి, ఆకాశం, అది ఎక్కడికి వెళ్తుంది, అది ఎక్కడికి వెళ్ళదు. పీపుల్ ఆస్క్ మీ, ఈ జన్మ అయిపోయి నెక్స్ట్ జన్మ నేను ఎక్కడికి వెళ్తాను, ఐ సే యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఆత్మ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. వాళ్ళు ఇలా అడుగుతారు, ఎవరంటే ఆత్మ ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్తుంది కదా, ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. నేను ఆ ప్రశ్న అడిగినప్పుడు సత్సంగంలో నేను ఏమని చెప్తానంటే, చూడండి ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పను, మీరు జాగ్రత్తగా కొంతకాలం ఆత్మస్వరూపాన్ని గురించి అధ్యయనం చేయనండి అని చెప్తాను, ఇంకెంతకంటే ఇంకేం చెప్తాను. ఆత్మ ఎక్కడికి వెళ్ళదని నేను అంటే ఏమిటండి, నేను ఇలా చెప్తాడు ఆత్మ ఎక్కడికి వెళ్ళదంటాడు ఏమిటండి అనుకుంటాడు వాడు. కాబట్టి నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ, యు ఆర్ ది చేంజ్లెస్ రియాలిటీ అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్లేసెస్. సో యు ఆర్ ఎవ్రీథింగ్ మీ మీద సూపరింపు అధ్యారోపణం చేయబడుతూ ఉంటుంది, దూరం అవుతూ ఉంటుంది, అధ్యారోపం అవుతూ ఉంటుంది, దూరం అవుతూ ఉంటుంది, అధ్యారోపం అవుతూ ఉంటుంది, దూరం అవుతూ ఉంటుంది. మీరు మాత్రం అలా నిలిచి ఉంటారంతే. ఆకాశానికి మేఘాలు వస్తాయి పోతాయి, మేఘాలు వస్తాయి పోతాయి, ఆకాశం ఆకాశంలాగే మిగిలి ఉంటుంది. అది ఆత్మ అంటారు, నేను ఆత్మ గురించి చెప్తున్నాను మీకు. కాబట్టి బర్త్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ టు యూ, డెత్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ, కమింగ్ ఇట్ డజంట్ హ్యాపెన్ టు యూ, గోయింగ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ, వెన్ యు ఆర్ ది ఆత్మన్. కాబట్టి ఆత్మరూపే ఆత్మస్వరూపేణ ఇత్యర్థ. మీరు అజ్ఞానం చేత దేహమే నేను అనుకుంటే ఆ దేహం ఇక్కడే కుప్పకూలుతుంది, సూక్ష్మ శరీరమే నేను అనుకుంటే ఆ సూక్ష్మ శరీరం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ ఇంకో చోటికి వెళ్తూ ఉంటుంది, లోకాల్లో సంచారం చేస్తూ ఉంటుంది సూక్ష్మ శరీరం. మీ యొక్క యథార్థ స్వరూపమైన ఆత్మ మటుకు ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి సంచారం చేయదు, నథింగ్ హ్యాపెన్స్ టు ఇట్ బికాజ్ ఇట్ ఈజ్ ఆకాశ, ఇట్ ఈజ్ మోర్ దాన్ ఆకాశ. కాబట్టి ఆత్మస్వరూపేణ నిత్యాహ, ఆత్మస్వరూపులుగా మీరు నిత్యులే. దేహరూపంగా మీరు నిత్యులు కానే కాదు. దేహాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. త్రిష్వపి కాలేషు నిత్యాహ ఆత్మస్వరూపేణ, ఆత్మస్వరూపముగా మీరు మూడు కాలములలో నిత్యులుగానే ఉంటారు. అంటే మీరు కాలమునకు అతీతులై ఉంటారు. కాబట్టి మనిషి తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తన స్వరూపమునందు తన స్వరూపము పూర్ణము, తన స్వరూపాన్ని ముందు అసలు అంచనా వేయాలి. వాట్ యామ్ ఐ వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, నువ్వు అంచనా వేసి చూడు. క్విక్ కంక్లూషన్కి రావద్దు. వాట్ యామ్ ఐ వితౌట్ ఎనీ ఆఫ్ దీస్, ఇవేమీ లేకపోతే వాట్ యామ్ ఐ, అసలు వాట్ యామ్ ఐ అనే ప్రశ్నకే అర్థం అది. ఇవన్నీ నా స్వరూపమే అయితే వాట్ యామ్ ఐ అనే ప్రశ్న ఎందుకండి, తెలుస్తూనే ఉందిగా. కనుక ఈ ఈ ఆరోపములు, ఈ కవర్స్, ఆవరణ అంట, కోశము అన్నదే, ఈ కోశాలన్నీ కూడా తీసేస్తే వాట్ యామ్ ఐ, అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాని పేరే ఆత్మ. అంటే ఒక మాటలో చెప్ప, నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను, ఇదిగే సంగ్రహం చేసి, ఫ్యామిలీ, సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్, క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్, స్టేజ్ ఇన్ లైఫ్, తర్వాత పవర్, పొజిషన్, మనీ, పుణ్యం, పాపం, రిలీజియస్ వర్చ్యూ, ది ఆపోజిట్ ఆఫ్ ఇట్, ఇవేమీ కాకుండా ఇవన్నీ తీసేస్తే నేనేమిటి, దానికి ఆత్మని పేరు, అదే ఆత్మ. అదేదో అదే మీరు. మరి ఇవన్నీ ఇవన్నీ పెద్ద భ్రాంతి. కాబట్టి ఆత్మస్వరూపేణ నిత్యాహ, అది నిత్యం అంటే. ఎందుకంటే వీటిల్లో ఏ ఒక్కటి మీరు అనుకున్నా మీరు అనిచ్చిన అయిపోతారు. పుణ్యం నేను అనుకున్నారనుకోండి అనిత్యులే, ఎందుకంటే ఈ పుణ్యం మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది, ఖర్చు అయిపోతుంది, మళ్ళీ వాపస్ కమ్ బ్యాక్, దుబాయ్ వెళ్ళిన వాళ్ళు వాపస్ వచ్చినట్టు. సో ఇవి ఏమీ లేకుండగా ఏదైతే మిగిలి ఉంటుందో అది ఆత్మ. ఇంకేం మిగిలి ఉంటుందండి, ఇంక ఇవేమీ లేకపోతే ఇంకేం మిగిలి ఉంటుంది, ఏమో చూడు, యు ట్రై అండ్ ఫైండ్ అవుట్ ఏం మిగిలి ఉంటుందో ఏమో. ఏమో అసలు మిగిలి ఉండేది అదేనేమో. ఇప్పుడు అన్ని రూపాలు మీరు నెక్లెస్ రూపం, ఇంకో రూపం, ఇంకో రూపం, ఉడ్డాణం రూపం, మరో రూపం, మరో రూపం తీసేశారనుకోండి, ఏం మిగిలి ఉంటుంది, ఇంకేం మిగిలి ఉంటుందండి, ఏమో చూడు ఏం మిగిలి ఉంటుందో, యు ట్రై. ఆ రకంగా కాబట్టి ఆత్మస్వరూపేణ నిత్య. అయితే మనిషి ఏం చేస్తాడంటే ఆత్మస్వరూపాన్ని మర్చిపోతాడు, విస్మరించి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడు, మర్చిపోవడమే ఉంది. ఇవన్నీ తాను అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఇవన్నీ తాను అనుకుంటాడో మరణానికి భయపడుతూ జీవిస్తాడు. ఎందుకంటే ఇవన్నీ మరణించేవే. దేహేన జాతాహ దేహేన, దేహేన జాతాహ దేహేన గతాహ, దేహంతో పాటు పుడతాయి, దేహంతో పాటు పుడతాయి, అది సార్. సో అదే అని అంటున్నారు, దేహభేదానువృత్యా బహువచనం నా ఆత్మభేదాభిప్రాయేణ. ఈ ద్వైతులు ఉన్నారే, వీళ్ళకి ఇంత పిసరు ఛాన్స్ దొరికితే యూనిటీని పక్కన పెట్టేస్తూ ఉంటారు. వీళ్ళు 100 యూనిటీ వాక్యాలని పక్కన పెట్టి ఒక్క ద్వైత వాక్యాన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. ద్వైతం అంటే భేదాన్ని చెప్పి వాక్యం. నన్ను ఒక ద్వైత ఆచార్యుడు కలిశారు, కలిసి ముండకోపనిషత్తు ద్వైతాన్ని చెప్తోందండి అన్నారు నాతో. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ముండకోపనిషత్తు అద్వైతం చెప్తోందని నేను అన్నాను. నేను ఎందుకు అలాగే, నేనేమన్నా, నేను ఊరికే ఓ మూల కూర్చుని ఉంటా, ముండకోపనిషత్తు ద్వైతాన్ని చెప్తోందండి అన్నారు. అంటే నేను ఆశ్చర్యపోయాను, నీ ప్రజ్ఞకి నేను జోహార్లాయా. ఎందుకంటే ముండకము తుది నుంచి మొదలు వరకు, మొదలు నుంచి తుది వరకు, ఇటు తిప్పు అటైనా అటు నుంచి ఇటైనా ఎక్కడ చూసినా అది అద్వైతాన్ని అలాగా అద్భుతంగా బోధిస్తూ ఉంటుంది. సో ఎన్నిసార్లు ఆరంభంలోనూ అంతే అంతంలోనూ అంతే. ఆరంభంలో ఊర్ణనాభి దృష్టాంతము సృష్టి అలా మొదలుపెట్టి అద్వైతాన్ని బోధిస్తుంది. అంతంలో నామరూపే విహాయ విద్వాన్ సముద్ర దృష్టాంతంతో అద్వైతాన్ని అంతా అద్వైతాన్ని బోధిస్తోంది. ఇదంతా కాదని వీడు ద్వైతం ఎక్కడ దొరికిందా వీడిగా నేను ఆశించాను. అంటే అన్యహ అనే పదం ఉంది అన్నాడు. అన్యహ అనే పదం ఉంది ముండకంలో, ఎక్కడుందో నాకు అర్థమైంది. అనశ్నన్ అన్యహ అభిచాకషీతి అని ఉంది. అన్యహ ది అదర్, అనశ్నన్ వితౌట్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్, అభిచాకషీతి విట్నెసెస్ అని ఉంది. ఇదిగో అన్యహ ఉంది కనుక అదర్, ది అదర్ ఉంది కనుక ద్వైతము అని అంటాడు. అంటే ఇంకా అసలు పదప్రయోగం కూడా శృతి చేయకూడదన్నమాట. వ్యావహారికమైన ఏ భేదం ఉన్నదో ఇది మెన్షన్ చేసి ఇది సరికాదు అని చెప్పే సందర్భంలోనో ఏదో సందర్భంలో మనం మెన్షన్ చేయాలి కదా జీవితాన్ని గురించి. అలా మెన్షన్ చేసినప్పుడు మరి భేదం కనపడుతుంది కదా. భేదాన్ని అనువాదం చేసి తిరస్కరించాలి. అనువాదం చేయకుండా ఎలా తిరస్కరిస్తారు? అనువాదం చేయటం అంటే రీస్టేట్, యు స్టేట్ ఇట్ అండ్ యు రీస్టేట్ ఇట్ అండ్ రిజెక్ట్ ఇట్. ఆ రీస్టేట్ చేసినప్పుడు అన్యహ అనే పదం కనపడింది కనుక అదిగో ద్వైతం ఉంది. వీళ్ళు ఇలా ఉంటారు. సో శ్రీకృష్ణుడు ఇక్కడ అన్నాడు కదా, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని 100 సార్లు అంటాడు అలాంటి వాక్యాలు. అవన్నీ పక్కన పెట్టేసి త్వం ఇమే అహం అని అన్నాడా లేదా? కాబట్టి ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయి? కృష్ణుడి ఆత్మ ఒకటి, అర్జునుడి ఆత్మ ఒకటి, వీళ్ళందరి ఆత్మలు వేరువేరు అని ఇది ఒక రీసెర్చ్ అన్నమాట. ఇలా అనుకుని పోతారు ఆయన త్వం ఇమే అహం అని అన్నాడంటే ఆయన వీళ్ళందరూ దేహమే తాము అనుకుంటున్నారు కనుక వాళ్ళు అనుకుంటున్న ఏ దేహభేదము కలదో దాన్ని అనువృత్తియా హీ రీస్టేటెడ్ ఇట్. హీ జస్ట్ ఫాలోడ్ ఇట్ ఫర్ దేర్ సేక్ బికాస్ దే ఆర్ టాకింగ్. ఆయన అంతటా ఆయన్ని వదిలిపెడితే మత్స్థాని సర్వభూతాని అని ఇలాంటివి చెప్తాడు. అన్నీ నాయందే ఉన్నాయి, నాకంటే భిన్నంగా మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, నాకంటే భిన్నంగా ఏదీ లేదురా అని చెప్పారు. కానీ ఇక్కడ ఆయన వీళ్ళందరినీ కలుపుకుని చెప్తున్నాడు. అందులో అర్జునుడికి అప్పుడే బోధిస్తున్నాడు, ఆత్మస్వరూపం ఇంకా చెప్పనలేదు. అందుకోసం అర్జునుడు ఏమనుకుంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నీ బాణాలు ఇస్తే వాళ్ళు చచ్చిపోతారేమో, వాళ్ళ బాణాలు ఇస్తే నేను చచ్చిపోతానేమో అనుకుంటున్నాడు. దేహాన్ని బట్టి మనిషి చచ్చిపోతాడని కూడా అనుకుంటున్నాడు. కాబట్టి దేహము తానని, దేహములు భిన్నమైనప్పుడు ఆత్మలు భిన్నమని ఇలా భ్రమలో ఉన్నాడు కనుక వాడి భ్రమని రీస్టేట్ చేసి ఆ తర్వాత శాస్త్రాన్ని బోధిస్తారు. అందుకోసం బహువచనం వేశారు కానీ దేహభేదానువృత్యా బహువచనం ఇమే జనాధిపాహని త్వం అని అహం అని. అంతేగాని ఆత్మభేదాభిప్రాయేణ నా, ఆత్మలు భిన్నములు అని చెప్పటం కోసం కాదు. చూడండి, మనందరికీ కూడా దట్ సెన్స్ ఆఫ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనే ఒక సెన్స్ ఉంటుంది. అయితే ఈ సెన్స్ ఎప్పుడు ఉంటుందంటే జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. తర్వాత జాగ్రత్త అవస్థలో కూడా వేటి యందు మీకు రాగము ఉండదో వాటి యందే ఉంటుంది. రాగము ఉన్న చోట సెపరేట్ అనే భేదం ఉండదు. ఇప్పుడు భార్యాభర్త కలిసి అకౌంట్, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. జాయింట్ అకౌంట్ అంటే ఇప్పుడు అది ఎన్ని అకౌంట్లు? అది వన్ అకౌంట్ అంటే ఇద్దరి యొక్క ధనాత్మ ఒకటేనే అర్థం కదా. మనీయే ఆత్మ అని అనుకున్న సందర్భంలో ఇద్దరు వేరు కాదు. ఏం దేహాలు వేరుగా ఉన్నాయి, జాయింట్ అకౌంట్ ఎలా పాసిబుల్ అని అనరు. వాళ్ళు అడగరు, వీళ్ళు అలా అనుకోరు. దేహాలు వేరుగా ఉన్నా, దేహాలు వేరుగానే ఉంటాయండి. వాళ్ళు అలా అడిగారు అనుకోండి, ద్వైతులను కూర్చోబెడితే అడుగుతారు. ద్వైతుని ఆ సెట్లో కూర్చోబెడితే వాడు ఏమంటే దేహభేదం ఉన్నప్పుడు అకౌంట్ భేదం కూడా ఉండాలని అన్నాడు అనుకోండి, అంటే పర్వాలేదు లేవా, దేహభేదం ఉన్నా ఆత్మ మా మెయిన్ థింగ్ మనీ, దేహంతో ఏం చేసుకుంటాం, మనీ ఉండాలి, అది ఒక్కటే అని చెప్తారు వీళ్ళు. సో ఏదో నేనేదో ఊహించి చెప్పాను. కనుక ఎక్కడైతే మనం ఏకత్వం మనకి తెలియంది కాదు. నేను మనవి చేసేది ఏమిటంటే దేహభేదం ఎలాగో ఉన్నది, ఉన్నదంటే కనబడుతున్నది. దేహభేదం ఏమిటండి, నిజానికి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంట్రిన్సికల్గా దేహభేదం కూడా లేదు. ఎందుకంటే మీరందరూ ఒకే కిచెన్లో తయారు చేసిన ఒకే ఫుడ్ తింటారా, లేకపోతే వేరువేరు ఫుడ్స్ వేరువేరు కిచెన్స్ ఉంటాయా? ఒకే కిచెన్ ఉంటుంది, ఒకే గిన్నెలో అన్నం వడ్డించుకుంటారు. అంటే అర్థం దేహం అంటే ఫుడ్ బాడీ అండి. ఇది ఫుడ్ బాడీ. ఇప్పుడు మీరు గమనించండి, ఒక నెల రోజులకి సరిపడ్డ వెచ్చాలు తీసుకొచ్చారండి. నెల రోజులు శుభ్రంగా పప్పు కూర నెయ్యి అద్దీ వేసుకుని శుభ్రంగా భోజనం చేశారండి. ప్రతి వాళ్ళు నెల రోజులు అయ్యేప్పటికి 5-10 కేజీలు బరువు పెరిగారండి. ఇప్పుడు ఈ దేహాలన్నీ వేరువేరు అంటారా ఒకటేనంటారా? ఒకటేనండి. కాబట్టి దేహభేదం కూడా అంగీకారం కాదు. నేను నాకు ఇది ఒక చేదస్తాం. దేహభేదాన్ని ముందు చెప్పుదాం అనుకుని మళ్ళీ దాన్ని కూడా ఖండించి కూర్చుంటాను. పోనీ దేహభేదాన్ని అంగీకరించండి. దేహభేదం ఉన్న సందర్భాల్లో కూడా ఎక్కడైతే మీరు యు ఫీల్ హ్యాపీ అండ్ గుడ్ అండ్ లవింగ్, అక్కడ ఆత్మభేదం ఉండదు. ఆత్మభేదం ఉండదు. ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని అమెరికాకి విమానం ఎక్కించి వచ్చారు. చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఆయన అన్నారు, నేనే అమెరికా వెళ్ళినట్టు అనిపించిందండి అన్నారు. అంతేకాదు, నేను వెళ్ళకపోయినా పర్వాలేదండి, మా అబ్బాయి వెళ్ళాడు, వాడు వెళ్తే మనం వెళ్ళినట్టే అన్నాను. నేను అన్నాను కరెక్ట్ అండి అది. ఎందుకంటే మనం అమెరికాలు రష్యాలు మనం ఎందుకు తిరగడం? పిల్లల అభివృద్ధిలోకి వస్తే వాళ్ళ అభివృద్ధి మన అభివృద్ధే. వాళ్ళ అభివృద్ధి వేరు, మన అభివృద్ధి వేరు కాదు. కాబట్టి చాలా బాగా మీరు ఆలోచించారని చెప్పాను. మీరు రామకృష్ణ అనుకుంటూ, మీరు భగవద్గీత అవి చదువుకుంటూ ఎక్కడ ఉండండి, అమెరికా కుర్రాడు వెళ్ళొస్తుంది. సో యు హ్యావ్ బోత్. యాజ్ సన్ యూ వెంట్ టు అమెరికా, యాజ్ ఫాదర్ యూ హ్యావ్ స్టడీడ్ గీత, బోత్ ఆర్ దే. సో కనుక ఎక్కడైతే మీకు లవ్ ఉంటుందో, తర్వాత లవ్ గురించి మీకు ఒకటి చెప్తా వినండి, గ్రావిటేషన్ అండ్ లవ్. ఇప్పుడు మీరు గమనించండి, ఈ రెండు పదార్థాలు వేరువేరుగా ఉన్నాయి, టూ డిఫరెంట్ థింగ్స్. బట్ గ్రావిటేషన్ అనే ప్రిన్సిపల్ ఒకటి ఉన్నది. ది పవర్ ఆఫ్ గ్రావిటీ, ఫోర్స్ అని అనరు, ఫోర్స్ అనే మాట కరెక్ట్ కాదు. ది గ్రావిటేషనల్ ఎనర్జీ, ఇట్ ఈజ్ వన్ ప్రిన్సిపల్ విచ్ గోస్ ఎగ్నెస్ట్ ద డివిజన్. సో ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషన్ ద డివిజన్ కొలాప్సెస్. సో ఇట్ ఈస్ ది గ్రావిటేషన్ విచ్ యునైట్స్ దామ్. సో దేహభేదం ఉన్నా, వస్తుభేదం పదార్థభేదం ఉన్నా, ఇన్ గ్రావిటేషన్ దే ఆర్ వన్. అలాగే ఇన్ లవ్ ది డివిజన్ అమాంగ్ బాడీస్ ఈజ్ ఓవర్కమ్. ఇన్ లవ్, లవ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూనిటీ వెన్ ది బాడీస్ ఆర్ డిఫరెంట్. ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటండి? ఐ లవ్ యూ అంటే నేను నువ్వు దేహదృష్ట్యా వేర్వేరుగా నిలిచి ఉన్నా, వీఆర్ నాట్ రియల్లీ డిఫరెంట్ అని అర్థం లవ్. సో లవ్ ఈజ్ ద యూనిటీ వెన్ టూ బాడీస్ ఆర్ డిఫరెంట్. ఆ డిఫరెన్స్ని అధిగమించినటువంటి యూనిటీకి లవ్ అని పేరు. ఇప్పుడు ఐ లవ్ యూ అన్నప్పుడు దట్ లవ్ ఈజ్ వన్ ప్రిన్సిపల్ విచ్ యునైట్స్ ది ఐ అండ్ ది యూ. లైక్ గ్రావిటేషన్ యునైట్స్ బాడీ ఏ అండ్ బాడీ బి. ఏ అట్రాక్ట్స్ బి, బి అట్రాక్ట్స్ ఏ. సో ఇన్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ దే ఆర్ యునైటెడ్. అలాగే ఇన్ ది పవర్ ఆఫ్ లవ్ దే ఆర్ యునైటెడ్. సో దేహభేదం ఉంది, దేహభేదం ఉన్నా ప్రేమ అనేటువంటి అంశంలో వాళ్ళు ఒక్కటే. అయితే దేహము స్థూలము, కంటికి భేదమే కనపడుతుంది. అభేదాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, తెలుసుకోవాలి, అభేదాన్ని దర్శించాలి. భేదాన్ని కంటితో కనపడుతుంది. ఈ కంటికి ఎంత కనపడుతుందో అంతే చూసేవాడికి అజ్ఞాని అని పేరు. జ్ఞాని అంటే కంటికి కనపడిన దానికంటే ఎక్కువ దర్శిస్తే వాడిని జ్ఞానం అంటారు. చక్షుష్మత్తాహి శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థ దర్శిన అని అంటాడు కాళిదాసు. కన్ను గలవాడు అంటే సూక్ష్మములైన అంశములను దర్శించే శాస్త్రము కలవాడే కన్ను కలవాడు. అంతేగాని పత్తిగుడ్డులాగా ఇంతంత కళ్ళు వేసుకుని ఇలా చూస్తున్నాడంటే వాడు కన్ను గలవాడని కాదు అర్థం. కాబట్టి సో సూక్ష్మ దర్శనము ఎవడు చేస్తాడో వాడే జ్ఞాని. భేదం గురించి చెప్పడానికి దీనికోసం జ్ఞానం ఎందుకు? భేదం తెలియట్లేదు. కుక్క పిల్లలకి తెలుస్తే భేదం, ఓ దేహాన్ని చూసి తోకదాడుస్తుంది, ఇంకో దేహాన్ని చూసి మురుగుతుంది. సో దీనికోసం వాడు విద్వాంసుడు అవ్వాలా? సో లవ్, మీకు లవ్ గురించి తెలిస్తే యూ హ్యావ్ టు నో, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ లవ్ ఈజ్ సచ్ ఎ సటిల్ ప్రిన్సిపుల్ విచ్ యునైట్స్ ది అపారెంట్లీ సెపరేట్ పీపుల్. ఆత్మ ఈజ్ ది రియాలిటీ విచ్ ఈస్ కామన్ టు ఆల్ బాడీస్. దీని మీద నేను చాలాసార్లు చెప్పాను, ప్రాణశక్తి కూడా అన్ని ప్రాణులకు సమానంగా ఉంటుంది. ఇప్పుడు వాయువు ఉందనుకోండి, ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, మనిషి ఉన్నాడు అనుకోండి, దే ఆర్ డిఫరెంట్ అపారెంట్లీ. చెట్టు మనిషి వేరువేరు, కానీ చెట్లన్నీ మీరు కొట్టేశారనుకోండి, మనుషులు అందరూ చచ్చిపోతారు. ఎందుకని? ఎందుకంటే మనుషులు పిలిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ని రీసైకిల్ చేసి ఆక్సిజన్గా చెట్లు చేస్తూ ఉంటాయి. ఆ చెట్లు చేసే పని లేక చేయకపోతే కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ పెరిగిపోయి మనుషులకి యాస్ఫిక్సియేషన్ వచ్చి చచ్చిపోతారు. గాలి అందరికీ చచ్చిపోతారు, క్రమక్రమంగా అందరూ చచ్చిపోయి ఎవరు మిగలరు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, చెట్లు మనుషులు వన్ లైఫా లేక వేర్వేరు లైఫ్సా? వన్ లైఫ్ ఇట్ ఈస్. వేర్వేరు లైఫ్స్ అయితే వై షుడ్ హ్యాపన్ లైక్ దాట్? సో చెట్లు మనుషులు దే అపియర్ డిఫరెంట్, బట్ ఇన్ లైఫ్ దే ఆర్ వన్. ఎందుకంటే చెట్లు విడిచిపెట్టిన గాలిని పీల్చి మనం బతుకుతాము, మనం విడిచిపెట్టిన గాలిని పీల్చి అవి బతుకుతాయి. దెర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్ బిట్వీన్ ట్రీస్ అండ్ హ్యూమన్స్. సో చెట్లు మనుషులు దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్, దే ఆర్ వన్ సిస్టమ్, వన్ ఇకోసిస్టమ్. ఇకోసిస్టమ్ ఈజ్ వన్. మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే, వేదాంత పరిభాషలో చెప్పాలంటే ఏష ప్రాణ సూత్రాత్మ అని అంటారు. ఇదంతా కూడా ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తియే చెట్లయింది, మనుషులైంది, పశువులైంది, పక్షులైంది. కాబట్టి దేహభేదాన్ని బట్టి బహువచనం వాడారు, కానీ ఆత్మభేదాన్ని బట్టి వాడారు అనుకోకూడదు. ఆత్మయందు భేదం లేదు. ఇది ఎలాగంటే 10 కుండలు పెట్టి వాటి నిండా నీళ్లు పెట్టి సూర్యబింబాన్ని కనుక అన్నింట్లో పడి ఇట్లా ఎండలో పెడితే 10 సూర్యబింబాలు ప్రతిబింబాలు కనపడతాయి. కానీ సూర్య ప్రతిబింబాలు 10 ఉన్నాయి. ఎందుకని? ఉపాధులు 10 ఉన్నాయి కనుక. 10 కుండలు 10 నీళ్లు ఉన్నాయి కనుక. నిజానికి కుండల్లో కూడా భేదం లేదు. అన్ని కుండలు ఒకే మట్టి, అన్ని నీళ్లు ఒకే నీళ్లు, అక్కడ కూడా భేదం లేదు. పోలండి, స్పేస్ అనేది మధ్యలో వచ్చింది కనుక 10 కుండలు ఉన్నాయి, 10 కుండల్లో 10 నీళ్లు ఉన్నాయని మీరు తీసుకున్నా 10 ప్రతిబింబాలు ఉన్నాయనకూడదు. 10 ప్రతిబింబాలు కనబడుతున్నాయన్న పోనీ, 10 ప్రతిబింబాలు ఉన్నాయన్నా 10 బింబాలు ఉన్నాయనకూడదు. ద్వైతులు అలాగే అంటారు, 10 బింబాలు ఉన్నాయని వాడి పేరే ద్వైతి. ఈ ద్వైతులు ఉన్నారే, వీళ్ళంతా వాళ్ళు ఈ వేదాంతంలోకి ఎందుకు రావడం? దీంట్లో అనవసరం కదండి. ఇప్పుడు ఐడెంటిటీ ఓటేసినా వీళ్ళన్నా ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఆత్మ ఒక్కటే అంటే మిమ్మల్ని ఓటు వేయనివ్వరు. మీ దేహాన్ని బట్టే మీకు ఓటు వేయనిస్తారు. బ్యాంకుకి వెళ్ళి వాడి ఆత్మ నా ఆత్మ ఒకటేనండి, వాడి అకౌంట్లో డబ్బు నాకు ఇవ్వమంటే ఇవ్వరు. అక్కడ మీ దేహాన్ని బట్టే మీకు డబ్బు ఇస్తారు. సో ఆ రంగంలో వాళ్ళ ద్వైతం అంతా నడుస్తూ ఉంటుంది. దాంట్లో పడి కొట్టుకోవాలి, కానీ దీంట్లోకి ఎందుకు? ఇక్కడ ఇది వాళ్ళ ఏరియానా ఇది అసలు. సో లోక వ్యవహారం అంతా ద్వైతం మీద నడుస్తూ ఉంటుంది. దాంట్లో దేకన్న ఇండల్జన్ ఇట్, దేకన్న గోత్రు ఇటు, వాళ్ళ మాటకు విలువ ఉంటుంది. అంతా ద్వైతం మీద నడుస్తూ ఉంటుంది. వాళ్ళు మాకు అది వాళ్ళు అక్కడ ఆగరం. అక్కడి నుంచి బయలుదేరి గీతలోకినో ఉపనిషత్తులోకి రావడం. ఉపనిషత్ విద్యాపీఠము అని పేరు. చెప్పి పాఠం ద్వైతం. భేదం, నువ్వు వేరు నేను వేరు, నీ కులం వేరు నా కులం వేరు, నీకంటే నేను గొప్పవాడిని, నువ్వు నన్ను పూజ చేస్తే దేవుడికి నేను రికమెండ్ చేస్తాను, ఇది పాఠం. ఈ పాఠానికి ఇంతటి మహాభాగ్యానికి ఉపనిషత్ విద్యాపీఠము అని పేరు. దానికి ఒక పెద్ద బడ్జెట్టు, 1 crore బడ్జెట్టు, బిల్డింగ్స్, 10 ఎకరాల స్థలం, దట్ ఈజ్ ఆల్ దిస్. అంతా కలియుగం. అంతకంటే కలి పురుషుని యొక్క ప్రభావం అంతా. కలి అంటే ద్వైతం. కలి కలహ, కలహం ఉండాలంటే ద్వైతం ఉంటేనే కలహం. నువ్వు వేరు నేను వేరైతేనే కలహం. నువ్వు నేను ఒక్కటే అంటే కలహమే ఉంది? కలహమేం లేదు. కాబట్టి బహువచనం ఆత్మభేదాభిప్రాయం చేత. అయితే ఏమవుతుందంటే దీంట్లో పెద్ద సమస్య, మనకి ఇది కూడా అనుభవానికి రావటం కష్టమైన విషయం. అందుగురించి నేను కొంచెం చేదస్థంగా చెప్తూ ఉంటా. సమస్య ఎక్కడొస్తుందంటే, సూర్యుడు నీటిలో ప్రతిఫలించాడు అనుకోండి, సో ది అన్లిమిటెడ్ సూర్య ఈజ్ ది ఇన్ఫినిట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ది ఫైనైట్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఎక్కడంటే, సర్వవ్యాపకము అనంతమైన ఆత్మ ఓ దేహంలో ప్రకటమవుతుంది, పరిచ్ఛిన్నమైన దేహంలో ప్రకటమవుతుంది. ప్రకటమయ్యేప్పటికీ ఇమీడియట్లీ దేర్ ఈస్ కన్ఫ్యూషన్ బిట్వీన్ ది ఇన్ఫినిట్ అండ్ ది ఫైనైట్. ఆ ఇన్ఫినిట్ లక్షణాలన్నీ ఫైనైట్కి మనం ఆరోపించి కూర్చుంటాం, ఫైనైట్ లక్షణాలన్నీ ఇన్ఫినిట్గా ఆరోపిస్తాం. దీనికి కన్ఫ్యూషన్ అని పేరు, టూ వే కన్ఫ్యూషన్, ఇతరేతర అధ్యాస టూ వే కన్ఫ్యూషన్. సో ఈ కన్ఫ్యూషన్లో మనము భేదమే సత్యమని భ్రమపడుతూ ఉంటాం. కాబట్టి మీరు మనిషిని దేహభేద దృష్టితో చూడకూడదు. సో ఇప్పుడు మీరు దేహాలన్నీ వేరువేరుగా కాబట్టి మనుషులు వేరువేరుగానే చూస్తే వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు. కానీ మనిషి యొక్క తత్వం దైవం, దైవత్వం, డివినిటీ. సో దైవత్వాన్ని కనుక మీరు మనిషిలో చూడగలిగితే, ప్రతి మనిషిలో దైవము, ఆ ఇన్ఫినిటే ప్రకటమవుతోంది. ఈ కుండలో ప్రతిఫలించేది సూర్యుడే, ఆ కుండలో ప్రతిఫలించేది సూర్యుడే అన్నట్లుగా అన్ని దేహాల్లో ఒకే చైతన్యం ప్రకటమవుతో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. కాబట్టి మీరు ఆ మనిషి యొక్క గుణదోషాలకు అతీతంగా ఆ చైతన్య స్థాయికి వెళ్ళిపోతే, ప్రాణం స్థాయికి వెళ్ళిపోతే, ఇట్ ఈస్ ది ప్రాణ మేనిఫెస్ట్ ఇన్ హిమ్. ఆమె ఎందు ప్రాణమే మేనిఫెస్ట్, అతని ఎందు ప్రాణమే మేనిఫెస్ట్. అంటే స్త్రీ పురుష భేదం సమస్య పోతుంది. ఈ పశువుల్లో ప్రాణమే, మనుష్యుల్లో ప్రాణమే అంటే పశువు మనుష్య భేదం సమస్య పోతుంది. చెట్టు చేమల్లో కూడా ప్రాణమే అంటే సకల జగత్తులో కూడా భేదం పోతుంది. కేవలము ప్రాణదృష్టిలో మిగిలి ఉంటారు వాళ్ళని ప్రాణోపాసకులు అంటారు. ఆ ప్రాణోపాసకులు బృహదారణ్యకంలో వస్తుంది. ప్రాణోపాసకులు ఆత్మస్వరూపము అభిన్నము అనే సత్యాన్ని చాలా తొందరగా తెలుసుకుంటాం. ఒక స్టెప్, ఇన్ బిట్వీన్ స్టెప్, ఉరికే ఉపాసన అని అన్నారు. ఎందుకంటే అది అల్టిమేట్ స్టెప్ కాదు కాబట్టి ఉపాసన అన్నారు. అల్టిమేట్ వచ్చేదాకా ఉపాసన ఉపాసన అంటూ ఉంటారు. అల్టిమేట్ వచ్చేటికి జ్ఞానం అనేస్తారు. కనుక ఆత్మభేదాభిప్రాయంతో అక్కడ బహువచనమే. కానీ సో నేను మనవి చేసింది ఇందాక యోగానికి డెఫినేషన్ ఇచ్చా, ఇప్పుడు మళ్ళీ యోగానికి ఇంకో డెఫినేషన్ ఇస్తున్నా. ఈ కన్ఫ్యూషన్ ఉంది. ఏమిటి కన్ఫ్యూషను? అనంత తత్వము పరిమితమైన పరిచ్ఛిన్నమైన దేహంలో ప్రకటమైనప్పుడు ఈ పరిచ్ఛిన్నత, పరిచ్ఛిన్నానికి ఆ అనంతానికి మధ్యన కన్ఫ్యూషను. అనంత లక్షణాలు పరిచ్ఛిన్నం మీద ఆరోపిస్తాడు, పరిచ్ఛిన్న లక్షణాలు అనంతం మీద ఆరోపిస్తాడు. ఎందుకంటే రెండింటి యొక్క సమావేశమైనట్టుగా ఉంది కదా. ఇదిగో ఈ కన్ఫ్యూషన్ని తొలగించుకునుటయే యోగము. కన్ఫ్యూషన్ అంటే వ్యామోహము, మోహము, అదే కన్ఫ్యూషన్ అంటే. ఈ వ్యామోహాన్ని దూరం చేసుకునే ప్రయత్నమే యోగము. యోగాన్ని అంత ఉన్నతమైన స్థాయిలో నిర్వచనం తెలుసుకోవాలి. అదే అప్పుడు యోగం యొక్క అసలు స్వరూపం మనకు బోధపడుతుంది. అస్తు, తర్వాత శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దీనికి అవతారిక. మా నాయనగారు నాకు ఈ అవతారికల గురించి ఓ పాయింట్ చెప్పారు. చెప్పిన మాట చిన్న మాటే, కానీ ఆ చిన్న మాట చెప్పాలి అంటే శాస్త్రాన్ని బాగా లోతుగా అవగాహన చేసుకున్నవాడు మాత్రమే చెప్పగలుగుతారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన చెప్పిన తర్వాత కానీ నేను గమనించలేదు అది. అదేమిటంటే అవతారికలు కనుక లేకపోతే భగవద్గీతలో ఒక శ్లోకానికి ఇంకో శ్లోకానికి తలా తోకా లేకుండా ఉన్నట్లు కనపడతాయి అని చెప్పారు. ఈ అవతారికలు ఏం చేస్తాయంటే ఆయన చాలా అద్భుతంగా వాటిని మాల కింద గుచ్చారు. అవతారికలు కనుక లేకపోతే శ్లోకాలు ఏమిట్రా, ఏం టాపిక్ మాట్లాడుతున్నాయినైనా ఈ శ్లోకంలో టాపిక్ ఓలా ఉంది, ఆ శ్లోకంలో టాపిక్ మరోలా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు నాలుగో అధ్యాయంలోనూ ఐదో అధ్యాయంలోనూ మరీ ఎక్కువగా ఉంటుంది ఈ లక్షణం. ఇక్కడ చూడండి అవతారికి ఎలా ఇచ్చారో. అంతకుముందు శ్లోకంలో ఏముంది, వాళ్ళు లేరనే మాట లేదు, నేను లేననే మాట లేదు, నువ్వు లేవనే మాట లేదు అని వెంటనే దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర, ఇది చిన్న వయస్సు, మధ్య వయస్సు, పెద్ద వయస్సు ఇలా వస్తూ ఉంటాయి అని. ఏంటి దీనికి దానికి సంబంధం ఏం లేదే అన్నట్టుగా అనిపిస్తుంది మీరు శ్లోకాలకి. ఇప్పుడు ఘంటసాల గీత ఉందనుకోండి, ఓ శ్లోకానికి ఓ శ్లోకానికి ఈచ్ ఈజ్ ఇండిపెండెంట్ అన్నట్టుగా ఉంటుంది. శ్లోకం గంభీరంగా చదవటం, దాని తాత్పర్యం చదవటం, మళ్ళీ ఇంకో శ్లోకం ఇంకో తాత్పర్యం, ఇదొకటి వేరు అదొకటి వేరు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ అవతారికలు ఏం చేస్తాయంటే ఆ శ్లోకాలకి ఏకవాక్యతని, ఆ ఫ్లో ఆఫ్ థాట్, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఈ అవతారికి చూస్తే నాకు అలా స్ట్రైకింగ్గా అనిపించి నేను మీకు చెప్తున్నాను. సో అవతారికి చూడండి, తత్ర కథమివ నిత్య ఆత్మా ఇది దృష్టాంతమాహ. అదే అవతారి అంటే. అంతకుముందు శ్లోకంలో ఆత్మ నిత్యము అని చెప్పారు, అంటే మూడు కాలములకు అతీతంగా ఉంటుంది, ఇంతకుముందు లేదనే మాట లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే మాట లేదు, అంటే నిత్యము కాలాతీతము అని చెప్పారు. ఎలాగా? తత్ర కథమివ ఆత్మ నిత్య, అది నిత్యం ఎలా అయిందండి అనే దానికి దృష్టాంతాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో. చూడండి ఎంత బాగా కనెక్షన్ ఇచ్చారో. ఆ కనెక్షన్ కనుక ఆయన ఇవ్వకపోతే మనకి ఆ కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఎస్టాబ్లిష్ అవటానికి కష్టం అవుతుంది. కాబట్టి గీతలో ఈ అవతారికలన్నింటినీ కనుక మీకు తీసి పక్కన మీకు అందకుండా చేసేస్తే మీకు ఆ గీతలో ఆ కంటిన్యూటీ రాదు. అంత ఇంపార్టెంట్ అవతారికలు. అంచేతనే అవతారికలను కరెక్ట్గా ప్రింట్ చేయాలి. ఆ కంటిన్యూటీ ఆఫ్ థాట్ని మెయింటైన్ ఎస్టాబ్లిష్ చేసేవి అవతారికలే. గీతా ప్రెస్ వాళ్ళు ఆ పుణ్యం కట్టుకుంటారు. అదే కైలాసాశ్రమం అయితే అన్ని కట్టకట్టే ఒకటే ప్రింట్, ఇలా మూడు గీతలు గీసేయటం, పైన మంత్రం, ఈ ఇక్కడ భాష్యం, ఇక్కడ అనువాదం, అంతేగాని ఇంకా దీనికి దానికి పొంతనే అక్కర్లేదు, తలా తోకా లేకుండా ప్రింట్ చేస్తారు, ఇర్రెస్పాన్సిబుల్. ఎనీవే, సో దృష్టాంతం చెప్తున్నారు ఆత్మనిత్యము అని చెప్పడానికి దృష్టాంతం. చాలా గొప్ప దృష్టాంతం. అస్మిన్ దేహిన అంటే దేహీ దేహము అని రెండు పదాలు ప్రయోగించారు ఈ శ్లోకంలో. అది చాలా కేర్ఫుల్గా గమనించదగ్గ ప్రయోగం. దేహీ అంటే దేహము గలవాడు, దేహ అంటే దేహము, రెండింటికి డిస్టింక్షన్. గృహ గృహీ, ఇల్లు గలవాడు ఇల్లు, రెండు వేర్వేరు అంటారా ఒకటేనంటారా? వేర్వేరు, రెండు ఒకటి కాదు. కానీ కొంతమంది ఆసక్తిని ఏ లెవెల్కి తీసుకువెళ్తారంటే ఇల్లు ఇల్లు గలవాడు ఒక్కటేనేమో అన్న లెవెల్కి తీసుకెళ్తారు. ఒక టెనెంట్ నాతో అన్నాడు, ఇంటికి గోడకి మేకు కొడితే తన నడ్డి మీద మేకు కొట్టినట్టు బాధపడతాడండి మా ఇంటి యజమాని అన్నాడు. అది ఆసక్తి ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఇంటికి అద్దెకి, ఇప్పుడు ఈ అద్దెకి ఇల్లు ఇస్తారు, ఇంటి ఓనర్ ఏం చేస్తాడంటే అద్దెకి ఇల్లు ఇస్తాడు, తప్పులేదు. అసలు వై ఆల్ దట్ షుడ్ బి దేర్ ఐ డోంట్ నో. మొత్తానికి ఇల్లు ఇల్లు ఎందుకు కట్టుకుంటారంటే మామూలుగా మకాన్ చేయడానికి కట్టుకుంటారేమో నేను అనుకున్నాను. కానీ మరి ఆధునిక కాలంలో ఎకనామిక్ సిచ్యువేషన్స్, ఎకనామిక్స్ అన్నీ కూడా బాగా అభివృద్ధి చెంది బాగా థింకింగ్ బాగా పెరిగి కాబట్టి ఏం చేస్తారంటే అద్దెకి ఇవ్వడం కూడా కోసం అక్కడ కడతారు ఇల్లు. ఆ తర్వాత దానికోసం దుఃఖిస్తూ ఉంటారు, ఇలా అద్దెకి ఇచ్చి కష్టాలు పడుతూ ఉంటారు, వాడు అద్దె సరిగ్గా ఇవ్వలేదని, తక్కువ అద్దె వస్తుందని, ఈ అద్దె వసూలు చేసుకోవడం పెద్ద సమస్య అయిపోతుందని, ఈ అద్దెకుండి వాళ్ళు మూర్ఖులని, చెప్పిన మాట వినరని, వాళ్ళకి అద్దెకి ఇవ్వడం డేంజర్ అని, వాడు ఖాళీ చేస్తాడో చేయడం అని బెంగ. వాట్ ఈజ్ ఆల్ దిస్? సపోజ్ మీరు ఇల్లు కట్టుకుని మీరే ఉన్నారనుకోండి, ఎన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయో చూడండి. కానీ మనిషి మరి అలా ఆలోచించడం, ఆ డబ్బంతా రావాలి, దాంతో భోగాలు రావాలి. మనిషి అయితేలియో తన చుట్టూ సమస్యల వలయాన్ని సృష్టించుకోవటంలో మనిషిని మించినవాడు ఇంకొకళ్ళు. వెరీ చాలా దురదృష్టకరమైన విషయం. తనే నిర్మాణం చేసుకుని ఈ వలయాన్నంతని తను నిర్మాణం చేసి దాంట్లో శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటూ గ్రహాలు ఏదో చేసేయని మళ్ళీ దానికి కనెక్షన్ పెడతాడు. ఈ మధ్యన జాతకాలు బాగోలేదు, ఈ మధ్యన గ్రహస్థితి బాగోలేదని అన్నాడు ఒక ఆయన. ఏమిటా గ్రహస్థితి ఎందుకు బాగోలేదు అంటే, ఈ అద్దె వాళ్ళు సరిగ్గా అద్దె పే చేయట్లేదు కాబట్టి గ్రహస్థితి బాగోలేదు. అసలు నువ్వు అద్దె కట్టకుండా చక్కగా నువ్వు ఉండేదానికే ఉన్నావు అనుకో, అప్పుడు గ్రహస్థితి ఎలా ఉండుండేది? సో అమేజింగ్. సో ఒక ఆయన ఇల్లు అద్దెకి ఇచ్చాడు, అద్దె తీసుకున్న ఆయన ఆ ఇంట్లో తద్దినం పెట్టుకుంటున్నాడు. తద్దినం మరి తండ్రి తద్దినం పెడతారు కదండి సంవత్సరానికి ఒకసారి, ఏదో పెడుతున్నాడు అందరూ సంతోషించాలి. ఈ అద్దెకి ఇచ్చినది సంతోషించాలి. ఓన్లే పాపం పితృకర్మ చేసుకుంటున్నాడు. పితృకర్మ దాని పేరు శ్రాద్ధం అని పేరు, శ్రద్ధయాకృతం, మంగళకర్మ. తద్దినం పెట్టడం అంటే అది మంగళకర్మ, అది అమంగళమేం కాదు. కానీ తద్దినం అంటే మరణానికి కనెక్షన్ ఉందిగా, వీడికి మరణం అంటే భయం. వీడికి మరణం అనే పేరు చెప్తే అక్కడి నుంచి పారిపోతాడు. సో వీడు అద్దెకి ఇచ్చాడు, తను గవర్నమెంట్ క్వార్టర్లో ఉండి ఆ ఇల్లు అద్దెకిచ్చి వీళ్ళు తద్దినం పెట్టుకుంటున్నారని వీడికి ఉప్పు అందింది. అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాడు. నువ్వు తదినం పెట్టడానికి వీల్లేదంటాడు. ఏదేంటో తదినం పెట్టకపోవడం అంటే నువ్వు నా ఇంట్లో తదినం పెడితే అది అమంగళం అంటాడు. ఏడు గోడలకు అమంగళం, సిమెంట్కి అమంగళం, ఇటకలకు అమంగళం అంటే అది నాకే అమంగళం అంటాడు. ఇప్పుడు చెప్పండి, వీడు గృహము గృహి అజ్ఞానం చేతన ఏకమైపోయారా లేదా? మీకు ఓ దృష్టాంతం చెప్పాను కదా నేను, దేహ దేహికి గృహ గృహి దృష్టాంతం చెప్పాను. దేహ దేహి ఒకదానికి దృష్టాంతం అయితే మళ్ళీ దీనికి దృష్టాంతానికి దృష్టాంతం. సో మనిషి ఆసక్తి చేత, తీవ్రమైన రాగం చేత తనకు తన ఇంటికి తేడా లేని స్థితిలో బతుకుతూ ఉంటాడు. నేను ఇది అసలు ఇంత చెప్పక్కర్లేదు, నేను మీకు హార్ములా ఒకటి చెప్పాను, సోఫా అది సరిపడుతుంది. ఇట్ ఈజ్ మై సోఫా అని మీరు అన్నారంటే ఖబర్దార్, యు బికమ్ ది సోఫా అండ్ దెన్ యు హ్యావ్ టు సే ఇట్ ఈస్ మై సోఫా. జడం అయిపోతారు మీరు. ఇట్ ఈస్ సోఫా, ఐఎమ్ యూజింగ్ ఇట్ అంటే మీరు సేవ్ అయ్యారు, కానీ ఇట్ ఈస్ మై సోఫా అన్నారే, యు బికమ్ ది సోఫా ఐటెల్. సో చూడండి కన్ఫ్యూషన్ ఎలా ఉంటుందో. కాబట్టి దేహ దేహి, దేహం వేరు దేహి వేరు, రెండు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నారు ఎందుకు కలిసి ఉన్నారు? వేరు కాబట్టే కలిసి ఉన్నారు, కలిసి ఉన్నారు కాబట్టి వేరు కూడా. దేహం విలక్షణం, డిస్టింక్ట్. దేహము వేరు దేహి వేరు. దేహి అంటే ఇండ్వెల్లర్ ఆఫ్ ది బాడీ, దేహము అంటే బాడీ. సో దే ఆర్ టూ డిస్టింక్ట్ థింగ్స్. దే ఆర్ రిలేటెడ్ ఆల్ రైట్ బట్ డిస్టింక్ట్. సో అస్మిన్ దేహే దేహీ, ఈ దేహంలో దేహి ఉన్నాడు. ఇప్పుడు నేనెవరు? దేహిని. దేహము నేను కాదు, దేహములో ఉండే దేహిని. ఓకే, ఆ దేహికి అస్మిన్ దేహే దేహినః, ఈ దేహమునందుండే దేహికి, దేహినః షష్ఠి. సో దేహమునందుండే దేహికి యథా ఎలాగైతే దృష్టాంతం అన్నారు అంచేతనే భాష్యకారులు. యథా నందు చూడండి, ఎలాగైతే, యథా అంటే దృష్టాంతం, ఎలాగైతే దేహే కౌమారం యవ్వనం జరా, దేహంలో మార్పులు వస్తూ ఉంటాయి. దేహంలో మార్పులు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఇల్లులో మార్పులు వస్తున్నాయి, పెయింట్ వేయించారు, పెయింట్ ఫేడ్ అవుతోంది, మార్పు వచ్చింది. ఇప్పుడు నేను ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ అని వీడు అంటాడు. సో ఇప్పుడు వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ? ఇంట్లో మార్పు వస్తుంది, వీడు వీడికి ఆ మార్పులకి రిలేషన్ ఏమిటి? హీఈస్ ది విట్నెస్ ఆఫ్ దోస్ చేంజెస్. వై హీ షుడ్ విట్నెస్? ఎందుకంటే ఆ ఇల్లు నేను కట్టాను, నా ఇల్లు అని ఒక బ్రాంత్ ఒకటి పెట్టుకుని ఉన్నాడు కనుక అవి ఆ ఇంట్లో వచ్చే చేంజెస్ని విట్నెస్ చేస్తాడు. లేకపోతే మిగతా ఇళ్ల గురించి అసలు వీడికి పట్టింపలేదు, ఏదో ఓ సంబంధం పెట్టుకున్నాడు, అది గృహము నేను గృహి అని ఒక సంబంధాన్ని పురస్కరించుకుని ఆ గృహంలో వచ్చే మార్పులను విట్నెస్ చేస్తూ ఉంటాడు. మా ఇల్లు పాతపడిందండి, ఏదో రూఫ్ లీక్ అవుతుందండి, ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ లీక్ కాలేదు, ఈ ఏడాది లీక్ అయింది. అంటే అర్థం ఏంటి? వీడు లీక్ అవుతున్నాడని కాదు, వీడు విట్నెస్ చేసే ఇల్లు లీక్ అవుతుందని అర్థం. వీడే లీక్ అవుతున్నట్టు ఏం కాదు, ఆ వివేకం ఉంటుంది. దేహం విషయంలో ఆ వివేకం ఉంటే వాడు జ్ఞాని, ఆ వివేకం లేకపోతే వాడు అజ్ఞాని. తెలిసి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. శ్రీ గురుభ్యో